జై శ్రీరామ్. శ్రీరామశరణం మమ పరమ భాగవతులారా. రామచంద్రస్వామి సీతాలక్ష్మణ సహితుడై అడవులకు బయలుదేరాడు. ఆయన వెంట పట్టణ ప్రజలందరూ కూడా బయలుదేరారు. ఎవరిని వెనక్కి వెళ్ళమన్నా కూడా ఏ ఒక్కరూ కూడా వెనకకు తిరిగి రావటానికి ఇష్టపడలేదు. నీతోనే ఉంటామంటూ వారందరూ వస్తూ ఉన్నారు. ఎందరో వెంట చివరికి బ్రాహ్మణులకు చెప్పారు, అయ్యా మీరైనా రామునికి చెప్పండి, మీ మాట వింటాడు అని. అంటే వారు, మరి అంత వేగంగా రథం మీద వెళ్ళిపోతున్నారు, మేము ఎక్కడ రాగలము, ఎక్కడ చెప్పగలము అని. అంటే రాముడు వారిని గౌరవించి తాను రథం దిగాడు. దిగి వారితో కలిసి నడుస్తూ ఉంటే వారు చెప్పారు, అయ్యా నీకోసం అంతా ఎదురు చూస్తూ ఉన్నది పట్టణం, నీ వల వీరిని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఎవరయ్యా దిక్కు, కనుక తమరు రావాలి, ధర్మంగా పరిపాలన చెయ్యాలి అని చెబితే పెద్దలందరికీ నమస్కరించి, మీ మాటలు నేను దబదాటలేను కానీ ధర్మాన్ని మరి ఆచరించాలి కదా, తమరు చెప్తూనే ఉన్నారు, తండ్రి మాటను నిజం చేయటం కుమారుని ధర్మం, ఇప్పటి వరకు నా తండ్రే పరిపాలన చేశాడు, ఇక కూడా ఆయనే చేస్తాడు ఈ ముందు, కనుక పరిపాలనలో ఏ విధమైనటువంటి లోటు రాదు ప్రజలకు. కానీ నేను మళ్ళీ వెనక్కి వస్తే ధర్మం, నా ధర్మాన్ని నేను ఆచరించిన వాడిని కాలేను, మరి నేను రాజునైతే తర్వాత నేనే ధర్మాన్ని ఆచరించలేదు, కనుక నేను చెబితే ఎవరింటారు, నేను అసలు ఎవరికైనా ఎలా చెప్పగలను, నేను ధర్మాన్ని ఆచరించి ఆ తర్వాత కదా ఇతరులకు ధర్మాన్ని చెప్పవలసింది, కనుక దయచేసి మీరందరూ కూడా పెద్దలే, మరి ఈ విషయాన్ని మరి తెలుసుకొని నన్ను ఆశీర్వదించండి, మీ మాటలను అతిక్రమించాను అని అనుకోకండి అని అనునయించాడు రాముడు. మరి ఇంకేం చేయగలరు, వారు ఏమీ చెప్పలేకపోయారు. అలా ప్రయాణం చేశారు. ప్రయాణం చేసి తతస్థు తమసా తీరం రమ్యమాశ్రిత్య రాఘవ సీతాముద్వీక్ష సౌమిత్రిం యదం వచనమబ్రవీత్. అలా తమసా తీరానికి చేరారు. అయోధ్య నుండి దక్షిణానికి వస్తూ ఉన్నారు, దండకారణ్యానికి రావాలి కనుక. తమసా నది, ఆ నదీ తీరంలోకి చేరుకున్నారు. చెబుతూ ఉన్నాడు రాముడు, ఇదిగో ఈరోజు వనవాసంలో మొదటి రాత్రి, ఇది పగలైపోయింది. మొదటి రాత్రి అంటే మొదటి రోజు మనము అడుగు పెడుతూ ఉన్నాము రాత్రిలో, ఏం బాధపడవద్దు, ఇక మనకి స్నేహంగా ఉండేది మృగాలు పక్షులు, అవి వాటి వాటి స్థానాలకు వెళ్ళిపోతూ ఉన్నాయి, మనం కూడా ఈ రాత్రి విశ్రమించాలి అని ఈ నగరవాసులేమో ఇలా వస్తూ ఉంటూ ఉన్నారు మన వెంట. ఏం చెప్పినా వినడం లేదు. సరే మనం అలా పడుకున్నట్లుగానే పడుకుని తర్వాత కొంతసేపటికి లేచి వెళ్ళిపోదామని సుమంత్రుడికి కూడా ఈ విషయాన్ని చెప్పాడు రాముడు. రథాన్ని ఒక చోట ఆపి గుర్రాలను దూరంగా తీసుకుని వెళ్ళు, రథాన్ని కూడా మళ్ళీ అవి సకిలిస్తే వీరికి తెలుస్తుంది కనుక అంటే, అలాగే ఆయన కూడా రాముని మాటను అనుసరించి చెప్తానన్నాడు, రాముని మాటను అనుసరించి చేస్తానన్నాడు కదా, నువ్వు ఎలా చెబితే అలా చేస్తానన్నాడు కనుక ఆయన కూడా అంగీకరించాడు, దూరంగా ముందు వెళ్ళిపోయాడు. సరే వీరంతా పడుకుని పాపం నిద్ర పోతూ ఉన్నారు. అయితే గాఢంగా నిద్రపోతూ ఉంటే వారిని చూశాడు రాముడు, లేచాడు. కాసేపటికి లేచి మనము ఉత్తర దిశగా ఆ రథాన్ని పోనిద్దాం అని చెప్పి కొంత దూరం ఉత్తర దిశగా పోనిచ్చారండి, అంటే వెనక్కి తిరిగి ఉత్తర దిశగా వెళితే అయోధ్యకు వెళ్ళినట్లు అనుకుంటారు అని. మళ్ళీ కొంతసేపు వెనక్కి తిప్పుకొచ్చాడు, మళ్ళీ ముందుకు తీసుకెళ్లారు. అలా అట్లా అట్లా తిరిగి ఎటు వెళ్ళింది తెలియనీయకుండా ఆ తమసా నదిని దాటించేసి వెళ్ళిపోయారట. వీరు తెల్లవారింది, అంతా నిద్రలేశారు. ఇక రాముడు లక్ష్మణుడు కనపడలేదు. ఏమయ్యారని చూస్తే, రథమార్గాన్ని చూస్తే ఇటు వెళ్ళినట్టుందే, మనసు మార్చుకున్నారా, పట్టణానికి చేరారా పురానికి అనుకుంటూ పాపం వాళ్ళందరూ కూడా బయలుదేరారు. బయలుదేరి అయోధ్యకు వచ్చారు. చూస్తే ఏముంది ఇక్కడ, ఏమీ లేదు, అయోధ్య అంతా కూడా మరల పాడుబడిపోయే ఉంది. ఏమిటి తిరిగి వచ్చారని అక్కడ కొందరు అడిగితే వచ్చాడు కదా రాముడు, ఎక్కడొచ్చాడయ్యా రాముడు, రాముని కోసం రాత్రి పగలు కళ్ళు తెరుచుకొని మేము నిద్రపోకుండా ఎదురు చూస్తూ ఉన్నాం, ఏ సమయంలో వస్తాడోనని. రాత్రి అంతా నిద్రపోలేదు. అయ్యో పాడు నిద్ర, మాకెట్లా వచ్చింది, మేము మోసపోయాం సుమా, మమ్మల్ని ఇలా చేసి వెళ్ళిపోయాడు అని చెప్పి వారందరూ కూడా బాధపడిపోయారు. కానీ కళా విహీనమైపోయింది అయోధ్య అంతా. ఎవరి ఇళ్ల ముందు నీళ్లు చల్లిన వారు లేరు, ముగ్గులు పెట్టిన వారు లేరు. అలా ఇళ్లలో ప్రవేశించారు. ఇలా వీళ్ళు ఇట్లా ప్రవేశించి ఎంతో బాధపడ్డారు. కానీ ఏ ఒక్కరికి కూడా సుఖము అని అనిపించటం లేదు. ఏదో వండుకోవాలని, తినాలి అని ఏమీ అనిపించటం లేదు. తల్లులకు పిల్లలు పాలు ఇవ్వాలనిపించటం లేదు, పిల్లలకు పాలు త్రాగాలనిపించటం లేదు. ఎవరు ఏ రకంగానూ సుఖము అనేటటువంటిది ఎరగడం మర్చిపోయారు. వారి వారు అలా ఉదాసీనంగా కాలాన్ని వెళ్ళదీస్తూ ఉన్నారు. లోకంలో లక్ష్మణుడు ఒక్కడే సత్పురుషుడు. అతడొక్కడే సీతారాములకు పరిచర్య చేసుకునే భాగ్యాన్ని సంపాదించాడు అని అనుకుంటూ ఉన్నారు. అలాగే రాముడు ఏ ఏ నదులలో సరస్సులలో స్నానం చేస్తాడో అవన్నీ పుణ్యతీర్థాలు అవుతాయి. ఈ కైకేయి రాజ్యము అధర్మపూరితమైనటువంటిది. ఇటువంటి రాజ్యము ఈమె కులానికే మచ్చ తెచ్చింది, ఇంకా ఆమె ఎవరిని కాపాడుతుంది? భర్తనే ఈ విధంగా కష్టాల పాలు చేసినటువంటిది దుష్టచారిణి, ఈమె మరి ఇంకా ఎవరిని కాపాడగలుగుతుంది అని చెప్పి అనేక విధాలుగా బాధపడిపోతూ ఉన్నారు. అంగళ్ళన్నీ కూడా మూతబడిపోయినాయి, ఇరండిపోయిన సముద్రం వలె అయిపోయింది అయోధ్య. ప్రశాంత గీతోత్సవ నృత్త వాదన వ్యపాస్త హర్షాపిహితా పణోదయ తదాహి అయోధ్యానగరీ బభూవ స మహార్ణవ సంక్షుపితోదకో యథ. ప్రశాంతమైనటువంటి గీతములు నృత్తములు అన్నీ పోయినాయి. ఆ తర్వాత ఆపణములు దుకాణములు ఇవన్నీ మూతలు పడిపోయినవి. సముద్రము క్షోభించినట్లుగా, కలతపడినట్లుగా అయిపోయింది అయోధ్య. ఇక అటు రాముడు తెల్లవారేసరికి చాలా దూరం వెళ్ళిపోయాడు. జగామ పురుష వ్యాగ్రహ పితురాజ్ఞాం అనుస్మరన్, తండ్రి ఆజ్ఞను స్మరించుకుంటూ చాలా దూరం వెళ్ళిపోయాడు. అలా వెళ్ళి వెళ్ళి నదులను, చిన్న చిన్న కొలనులను దాటుకుంటూ వెళ్ళాడు రాముడు. అలా శాలాన్ కోసలాన్ రమ్యాన్ యాత్వా లక్ష్మణ పూర్వజ అయోధ్యాభిముఖో ధీమాన్ ప్రాంజలి వాక్యమప్యవీత్. ఆ సరిహద్దులలోకి వెళ్ళిపోయాడు. కోసల నగరానికి అక్కడ అయోధ్యకు నమస్కరించాడు, కోసల దేశానికి నమస్కరించాడు. మీ దగ్గర మేము సెలవు తీసుకుంటూ ఉన్నాము, మమ్మల్ని గుర్తుంచుకోండి, మేమంతా తిరిగి వచ్చే వరకు కూడా అని చెప్పి అలా సాగలేక సాగలేక వెళ్ళిపో బుద్ధి కాక మొత్తానికి ఎలా అయితే దాటి బయలుదేరి ముందుకు సాగిపోయారు. అనేక గ్రామాలు దాటారు, అలా తోటలు అన్నీ దాటుకుంటూ ముందుకి వెళ్ళిపోయాడు రాముడు. క్రమంగా గంగానది సమీపానికి వెళ్ళాడు రాముడు. మనము ఏది మన రామాయణం సీరియల్లో చూసినట్లయితే రమానంద సాగర్ ఆయన అక్కడ ఒక మట్టి గడ్డను కూడా రాముడు తీసుకుని తన వెంట తీసుకుని వెళ్ళినట్లు మనకి తెలుస్తుంది. ఆయన చూపించాడు అంటే భూమి మీద అంత ప్రీతి జనని జన్మభూమి అని ఆ మట్టిగడ్డను తీసుకొని వెళ్ళినట్లుగా మనకు ఆయన చూపించాడు. రోజు ఆయన మట్టిగడ్డకు పూజన చేస్తూ ఉండేవాడు రాముడు. అలా తర్వాత కూడా మళ్ళీ తీసుకుని వచ్చినట్లుగా కూడా ఆయన చూపిస్తాడు. అంటే అటువంటిది రాముని యొక్క దేశభక్తి. తల్లిని తన భూమిని కూడా మర్చిపోని స్థితి అన్నమాట రామునిది. సరే, అక్కడికి వెళ్ళేటప్పటికీ గుహుడు ఆయనకు తెలిసింది, ఆయన పరివారంతో సహా వచ్చేశాడు. వచ్చి రామునికి ప్రణామాలు చేశాడు, ఆత్మసఖుడు అని చెప్పి గౌరవించాడు గుహుడిని. చాలా కౌగిలించుకున్నాడు, ఆనందపడ్డారు. అలా ఉన్నారక్కడ ఆ రోజు. ఇంకా ముందు చూద్దాం. జై శ్రీరామ్.